ఆరవ అధ్యాయము. అంతరంగ సాధనమే యథార్థ జ్ఞానమును పొందుటకు ముఖ్యమైనది. అంతరంగ సాధనమైన ధ్యానయోగము యొక్క సూత్రరూపమైన స్పర్శంస్కృత్వా బహ్యః చు. గీత 5:27 మొదలగు శ్లోకముల ద్వారా ఇంతకు ముందు అధ్యాయపు చివరన ఉపదేశింపబడినది. శ్లోకముల అర్థమును సవివరముగా వ్యాఖ్యానించినదిగా ఈ 6వ అధ్యాయము చెప్పబడుచున్నది. కాని ధ్యానయోగమునకు బహిరంగ సాధనము కర్మ, అందుచేత ధ్యానయోగము చక్కగా కుదరనంతవరకు అధికారి అయిన గృహస్థునకు కర్మలు చేయుట తప్పదు. అందుచేత ఆ కర్మలు ఇచ్చట స్తుతించబడుచున్నవి. పూర్వపక్షము ధ్యానయోగమును చక్కగా సాధించవలేను అను హద్దు ఎందులకు నిర్ణయించబడినయి. జీవించియున్నంతవరకు అందరూ విహిత కర్మానుష్ఠానము చేయుచునే యుండవలేనుగదా. సమాధానము అట్లనుట సరికాదు. ఏలేనా యోగమార్గమున పయనించు మునికి కర్మలు కర్తవ్యములుగా చెప్పబడినవి. యోగారూఢుడైన యోగికి కేవలము ఉపశమముతో మాత్రమే సంబంధము చెప్పబడినది. ఆరుక్షు మరియు ఆరుఢుడు అయిన ఇరువురుకు సమము కర్మలు రెండు కర్తవ్యములుగా చెప్పబడి ఉన్నట్లయితే ఆరుక్షు మరియు ఆరుఢునికి సమము మరియు కర్మలు వేగు వేగు విషయములుగా చెప్పబడి విశేషణములను కల్పించుట మరియు వాటిని విభజించి వేగు వేగుగా చెప్పుట వ్యర్థమగునుగదా. పూర్వపక్షము ఆయాశ్రమవాసులయందు కొంతమంది యోగ రూఢత్వమును పొందు కోరిక కలవారే ఉండవచ్చును. అందులో కొంతమంది ఆరుఢులైయుండవచ్చును. కాని అటువంటి వారిలో కొంతమంది ఆరుఢులు కారు మరియు అరురుక్షులు కాకపోవచ్చును. అటువంటి వారిని దృష్టి అందించుకుని ఆరుక్షు మరియు ఆరుఢులు అని విశేషణము చెప్పుట మరియు ఆ విధముగు రెండు విధములైన యోగులను సాధారణ పురుషుల నుండి వేరుచేసి వారిని విభజించుట ఈ రెండు మాటలు కుదురునుగదా. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా తస్యేవ అను శబ్దము ప్రయోగించబడినది. మరియు యోగారుఢస్యను ఈ విశేషణమునందు యోగమను శబ్దము కూడా ప్రయోగించబడినది. అనగా ముందుగా ఆరుక్షుడైనవాడు అతడే తరువాత యోగమునందు ప్రవేశించినచో ఆ యోగారుఢుని యొక్క యోగ ఫలప్రాప్తి కొరకు సమమే. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 141 కారణము అనగా సమము కర్తవ్యముగా చెప్పబడినది. అందువలన ఎటువంటి కర్మకేనను జీవించినంత కాలము కర్తవ్యము లభించదు. మరియు యోగభ్రష్టత్వ విషయమును చెప్పినప్పుడు కూడా ఈ మాటే సిద్ధించుచున్నది. తాత్పర్యమేమన కర్మలు చేయు గృహస్థుని కొరకు కూడా ఈ 6వ అధ్యాయమునందు చెప్పబడిన యోగము ఆచరణీయమైనచో అతడు యోగభ్రష్టత్వమును పొందినప్పటికీ కర్మల యొక్క పరంపరను అనగా కర్మల యొక్క ఫలమును పొందియే తీరును. అందుచేత అవి నశించునని శంకించుట సరికాదు. అట్లేలైనా కర్మలు నిత్యములైయున్నందున ఆ కర్మల వలన మోక్షము లభించనే లభించదు. అందుచేత చేయబడిన కామ్య లేక నిత్యకర్మలు తమ ఫలములను ఇచ్చుట తప్పక ఆరంభించును. నిత్యకర్మలు కూడా వేద ప్రమాణముల ద్వారా రుజువు చేయబడియున్నందున తప్పక ఫలములను కలుగజేయును. అట్లు జరుగని ఎడల వేదములకు అప్రామాణికత్వపు దోషము ఆపాదించబడును. ఈ విషయము ఇంతకు పూర్వము కూడా చెప్పబడియున్నది. కర్మలను నశింపజేయు మరొక కారణమేదియు లేనందున కర్మలు జరుగుచున్నంత కాలము గృహస్థునకు ఉభయ భ్రష్టత్వము సంభవించునని చెప్పుట సరికానేరదు. పూర్వపక్షము ఆ కర్మలన్నీయు ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడియున్నచో అని తలంచినచో అవి కర్తకు ఫలములను కలుగజేయుట ఆరంభించుకనే యుండునుగదా. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఇంకా అధికముగా ఫలములను ఇచ్చినవియే ఎగుట యుక్తి సంగతము చేయబడిన కదా. పూర్వపక్షము ఒకటి, ఆ కర్మలన్నీ మోక్షప్రాప్తి కొవకే చేయబడినవని తలంచినచోనగా తాను చేసిన కర్మలనన్నింటినీ సమభావముతో ఈశ్వరార్పణ చేసిన ఏడల అప్పుడు అట్టి కర్మల వలన మోక్షము లభించునుగదా, ఇతరమేమీ కలుగనేరదుగదా. అప్పుడు అతడు ఆ యోగము నుండి భ్రష్టత్వమును పొందును. అందువలన అతనికి వాటికి నశించినను ఆశంక సరియైనదియే గదా. సమాధానము ఇట్లు చెప్పుట గూడా సరికాదు. ఏలేనా ఏకాకీ యతచిత్తాత్మ నిరాశిర పరిగ్రహ చు. గీత 6-10 వరకు బ్రహ్మచారి ప్రతిష్ఠిత చు. గీత 6-14 వరకు మొదలగు వాక్వముల ద్వారా కర్మ సన్యాసము విధించబడినది. ఇచ్చట ధ్యానకాలమునందు స్త్రీ యొక్క సహాయమును గురించి ఎటువంటి అభ్యంతరము చెప్పబడి ఉండలేదు. అందువలన గృహస్థునికి ఒంటరితనము చెప్పబడియుండలేదు. నిరాశిర పరిగ్రహ మొదలగు వాక్యములు కూడా గృహస్థునికి అనుకూలముగా లేవు. మరియు ఉభయ భ్రష్ట విషేకమైన ప్రశ్నకు కూడా ఇచ్చట అవకాశము లేనందున పై అభిప్రాయము సరికాదు. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం. పూర్వపక్షము అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ చు. గీత 61, ఈ శ్లోకము ద్వారా కర్మలు చేయువానినే సన్యాసి ఎనియు మరియు యోగి ఎనియు చెప్పబడినది. అగ్నిరహితము మరియు క్రియారహితునికి సన్యాసత్వము యోగిత్వము నిషేధించబడినది. సమాధానము అలా చెప్పుట గూడా సరికాదు. ఏలేనా ఈ శ్లోకము కేవలము ధ్యానయోగము కొరకు బహిరంగ సాధన రూపమైన కర్మల యొక్క ఫలములను ఆశించు సన్యాసిని స్తుతించుట కొరకు చెప్పబడినది. కేవలము అగ్నిరహితుడు మరియు క్రియారహితుడు అయినవాడు మాత్రమే సన్యాసి మరియు యోగి కాగలడు అనుట సరికాదు. కర్మలు చేయు ప్రతివాడు కర్మఫలములను ఆ ఫలములయందలి ఆసక్తిని వదలి అంతఃకరణ శుద్ధి కొరకు కర్మయోగమునందు నిమగ్నుడయ్యున్నాడో అతడూడా సన్యాసి మరియు యోగి కాగలడు. కర్మయోగిని గురించి ఇలాగే చెప్పబడినది, ఒకే వాక్యముతో కర్మఫల విషయక ఆసక్తిని త్యజించు సన్యాసమును స్తుతించుట మరియు చతుర్థ ఆశ్రమరూపమైన మోక్షమును వ్యతిరేకించుట కుదరదు. అగ్నిరహితము మరియు క్రియారహితము వాస్తవికము అయిన సన్యాసి యొక్క సన్యాసిత్వము మరియు యోగిత్వము శృతులు స్మృతులు పురాణములు చరిత్ర మరియు యోగశాస్త్రాదులయందు చెప్పబడిన సర్వప్రసిద్ధమైన దానిని భగవంతుడు నిరాకరించుటలేదు. ఏలేనా అట్లు చెప్పిన ఎడల ఆయన చెప్పిన దానిని ఆయనయే కాదని నట్లగును సారాంశమేమన. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే గీ 5-13 వరకు అనగా సర్వవిధ కర్మలను మనస్సు నుండి త్యజించి నైవ కుర్వన్నకారయన్ ఆస్తే 5.13 అనగా తాను చేయక ఇతరులచే చేయించకయుండును మోని సంతుష్టో ఏనకేనచిత్ గీ 12-19 వరకు అనగా మౌనమును వహించినవాడే అన్ని విధముల సర్వకాల సర్వావస్థలయందును తృప్తిని పొందినవాడే అనికేత స్థిరమత గీ 12.19 ఇల్లువాకెళ్ళు లేనివాడే స్థిరబుద్ధి కలిగి విహాయ కామాన్య గీ 2.71 అనగా ఏ పురుషుడు సమస్తమైన కోరికలను త్యజించి నిస్పృహ భావముతో విహరించుచుండునో సర్వాంశుమాంశ్చరిత నిహస్పృహ గీ 2.71 సర్వారంభ పరిత్యాగి గీ 12.16 అనగా సమస్తమైన ఆరంభములను త్యజించినవాడే అని ఈ విధముగా అనేక సందర్భములందు భగవంతుడు తన మాటల ద్వారా ప్రకటించియున్నాడు. అందువలన వాటి కారణముగా నాల్గవ ఆశ్రమమును నిషేధించుట కుదరదు. అందువలన గృహస్థాశ్రమమునందు స్థిరపడిన పురుషుడు యోగారుఢత్వమును పొందగోరువాడు, మరియు మననశీలుడు తాను చేయు కర్మఫలములను కోరక అనుష్ఠించు అగ్నిహోత్రాది కర్మలు అతని అంతఃకరణమును శుద్ధి చేయుట ద్వారా ధ్యానయోగమునందు నిమగ్నమగుటకు సాధన రూపముగా ఉపయోగపడును. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 143. ఈ భావము ఆధారముగానే అతడు సన్యాసి మరియు యోగి అని స్తుతించబడుచున్నాడు. తిరిగి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినాడు. 6.1. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నిరగ్నిన చాక్రియః. అనగా ఆశ్రయమును గ్రహించనివాడు అనాశ్రితుడు. దేనికి? కర్మఫలమునకు. అనగా కర్మఫలమును ఆశ్రయించనివాడు కర్మఫల తృష్ణ లేనివాడు. ఏలేనా? కర్మఫలమునందు తృష్ణ గలవాడు మాత్రమే కర్మఫలమును ఆశ్రయించును. పై దానికి ఇది విపరీతము. అందుచేత కర్మఫలమును ఆశ్రయించనివాడు ఇటువంటి, అనగా కర్మఫలమును ఆశ్రయించనివాడుగా ఉండి ఏ పురుషుడు తన కర్తవ్య కర్మలను అనగా కామ్యకర్మలకు విరుద్ధముగా నిత్యము అగ్నిహోత్రాది కర్మలను ఆచరించుచుండునో అటువంటి కర్త ఇతర కర్మలు చేయవారికంటే శ్రేష్ఠుడు. ఈ అభిప్రాయముతోనే అటువంటివాడు సన్యాసినియు మరియు యోగి అని చెప్పబడినది. త్యాగమునకు సన్యాసమని పేరు. అట్టి త్యాగము ఎవనియందుండునో అతడే సన్యాసి. మరియు చిత్తమును సమాధానపరచుటనే యోగమందురు. అటువంటి సమాధాన చిత్తుడు యోగి. అందుచేత అట్టివాడు కర్మయోగి అనబడును. కేవలము అగ్నిరహితుడు మరియు క్రియారహితుడు అయిన పురుషుడు మాత్రమే సన్యాసి అనియు యోగి అనియు తలంచరాదు. కర్మలకు అంగములైన గార్ష్యపత్యాది అగ్నిని త్యజించినవాడు నిరగ్నుడు అనబడును. మరియు అగ్ని లేకే జరుగు తపదానాది క్రియలు గూడా ఏ పురుషుడు చేయడో అతడు అక్రియుడు అనగా క్రియారహితుడు అనబడును. పూర్వపక్షము నిరగ్ని మరియు అక్రియుడైన పురుషులకే శృతి స్మృతి మరియు యోగశాస్త్రాదులయందు సన్యాసిత్వము మరియు యోగిత్వము చెప్పబడి ఉండగా ఇచ్చట అగ్నిహోత్రుడు మరియు క్రియలు చేయువాడు అయిన పురుషునికి అప్రసిద్ధమైన సన్యాసత్వము మరియు యోగిత్వము కలదని ఇట్లు చెప్పబడుచున్నది. సమాధానము ఇట్లు చెప్పుటయందు దోషమేమీ లేదు. ఏలైనా ఏదో ఒక గుణ విశేషమును గ్రహించి సన్యాసిత్వము మరియు యోగిత్వము ఈ రెంటినీ, అనగా ఈ రెండు గుణములను గృహస్థుని యందు ఆరోపించుట భగవంతునికి ఇష్టము. పూర్వపక్షము అదెట్లు కుదురును? సమాధానము కర్మఫలమును పొందవలెనన్న సంకల్పమును త్యజించుటయే సన్యాసిత్వము మరియు యోగమునకు అంగరూపముగా కర్మలను అనుష్ఠించుట వలన లేక శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 144. చిత్తవిక్షేపము అనగా చాంచల్యమునకు కారణరూపమైన కర్మఫల సంకల్పమును పరిత్యజించుట వలన యోగిత్వము కుదురును. ఈ విధముగా రెండు భావములు గౌణముగా అనగా అప్రధానముగా సమ్మతించబడినవి. ఇది కారణముగా ముఖ్యమైన సన్యాసిత్వము మరియు యోగిత్వము సమ్మతించబడలేదు. ఈ విషయమును ఇంకా విపులముగా చెప్పుచున్నారు. 6.2. వ్యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహే సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. అనగా శృతి మరియు స్మృతుల యథార్థ తాత్పర్యమును ఎడింగిన మహాపురుషులు సర్వవిధ కర్మలను మరియు ఆ కర్మ ఫలత్యాగ రూపమైన భావమును వాస్తవికమైన సన్యాసముగా తలంతురో దానినే ఓ అర్జున. కర్మానుష్ఠాన రూపమైన యోగమును అనగా నిష్కామ కర్మయోగమును నీవు గూడ వాస్తవికమైన సన్యాసముగా ఎదంగుము. ప్రవృత్తి రూపమైన కర్మయోగమును దానికి విరుద్ధముగానున్న నివృత్తి రూపముననున్న పరమార్థ భావముతో కూడియున్న సన్యాసముతో సమానమని స్వీకరించుట ఎట్లు కుదురును అని ప్రశ్నించినచో ఈ క్రింది విధముగా చెప్పబడుచున్నది. పరమార్థమును అభిలషించు సన్యాసముతో కర్మయోగమునకు సంబంధించి కర్మ విషయకత్వము సమానమే. ఏలైనా పరమార్థమును పొందగోరు సన్యాసి సమస్తమైన కర్మ సాధనములను త్యజించి యుండును. అందువలన సర్వవిధ కర్మలను మరియు ఆ కర్మలకు సంబంధించిన ఫల విషయకమైన సంకల్పములను ప్రవృత్తి హేతువు అయిన కామమునకు కారణమగుచున్నందున వాటినన్నింటినీ త్యజించును. అటులే కర్మయోగి కూడా కర్మలు చేస్తూ ఉండి కూడా కర్మలకు సంబంధించిన విషయ సంబంధమైన సంకల్పమును త్యజించియుండును. అనగా కర్మయోగి కూడా కర్మలు చేయిచూ ఉండియు కర్మ ఫలభోగ విరాగము కలిగియుండును. ఆ విధముగా ఇరువురి యందును త్యాగభావము కలదు గావున ఇరువురి యందును సమానత్వము గోచరముగుచుండును. ఈ అభిప్రాయమును స్పష్టము చేయుటకుగాను ఇంకా ఇలా చెప్పుచున్నారు. కర్మ ఫలవిషయకమైన సంకల్పమును అనగా కోరికలను త్యజించని పురుషుడు అతడు ఎటువంటి కర్మలు చేయువాడు అయినప్పటికీ యోగి కాజాలడు. అనగా అటువంటి వాని చిత్తము సమాధిస్థితి యందు నిలువజాలదు. అట్లేలైనా ఫలమును పొందవలేననడి సంకల్పమే చిత్తస్థరత్వమునకు పెద్ద అవరోధము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 145. అందుచేత ఫలవిషయకమైన సంకల్పములను త్యజించిన పురుషుడే యోగి అనబడును. చిత్తవిక్షేపమునకు ముఖ్య కారణము కర్మఫల విషయక అభిలాషయే. అట్టి అభిలాషను త్యజించిన సాధకుడే చిత్తవిక్షేపము నుండి తప్పించుకొని యోగి కాగలడు. ఈ విధముగా పరమార్థమును అభిలషించి సర్వకర్మ సన్యాసము చేసిన సన్యాసికి మరియు కర్మయోగము నందుండియు కర్తృత్వ భావముతో సంబంధము కలిగియుండు భావమును త్యజించుటయందు సమానత్వము గోచరముగుచున్నది. ఆ కారణముగా కర్మయోగమును స్తుతించుటకుగాను యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ చు. గీత 6.2 అనుశ్లోకమునందు ఫలభోగ భావరహితమైన కర్మయోగము గూడా సన్యాసమని చెప్పబడినది. ఫలభోగ భావరహితమైన కర్మయోగము ధ్యానయోగమునకు బహిరంగ సాధనమైయున్నది. ఆ కారణముగానే సన్యాసము పేరుతో దానిని స్తుతించి ఇప్పుడు కర్మయోగమంతయు ధ్యానయోగమునకు బహిరంగ సాధనమేని చెప్పబడుచున్నది. 6.3 ఆరుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారుఢస్య తస్యేవ సమః కారణముచ్యతే. అనగా ధ్యానయోగమునందు ప్రవేశము పొందనివారు ధ్యానయోగమునందు స్థిరముగా నిలువజాలరు. అటువంటి యోగమును పొందగోరు వారు మునులు అనగా కర్మఫలమును త్యజించిన పురుషులకు ధ్యానయోగమునందు ప్రవేశమును పొందుటకు సాధన రూపముగా కర్మలు చెప్పబడినవి. ఎప్పుడు అతడు యోగారుఢుడు అనగా యోగమునందు ప్రవేశము గలవాడగునో అప్పుడు అతనికి ధ్యానయోగమునందు నిలిచియుండుటకు సాధనమైన సమదమాదులు అనగా సర్వవిధ కర్మల నుండి ముక్తత్వము కుదురునని చెప్పబడినది. మానవుడు కర్మలు చేయుట ఎంత ఎక్కువగా విరమించునో అంతే ఎక్కువగా ఆ కర్మల శ్రమలేనటువంటి జితేంద్రియుడు అనగా ఇంద్రియములను తన స్వాధీనము నందుంచుకున్న పురుషుని యొక్క చిత్తము లోకభావములకు దూరమై అతని స్వాధీనము నందుండును. అలా చిత్తము స్వాధీనము అయిన వెంటనే అతడు యోగారుఢుడగును. వ్యాసమహర్షుల వారు కూడా సబ్రాహ్మణునికి ఏకత్వము సమత్వము సత్యత శీలము స్థిరత్వము అహింస ఆర్జవము మరియు సర్వకర్మ సన్యాసము కంటే గొప్ప ధనము మరియొకటి లేదని చెప్పియున్నారు. చూ మా.భా.సామ్ 175.37. సాధకుడు ఎప్పుడు యోగారుఢుడగును అన్నచో చెప్పుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 146 6.4 యదా హినేంద్రియార్థేషు న కర్మస్వను షజ్జతే సర్వసంకల్ప సంన్యాసి యోగారుస్తదోచ్యతే, అనగా తన చిత్తమును స్వాధీనమునందుంచుకున్న యోగి సద్దాది ఇంద్రియ గోచరములగు విషయములయ్యందును వాటిలో కూడా నిత్య నైమిత్తిక కామ్య మరియు నిషిద్ధ కర్మలయందు తనకు కలుగు లాభమేమీయు లేదని తెలుసుకుని వాటియందు ఆసక్తుడు కాడు. అట్టి స్థితియందు అతడు సర్వవిధ సంకల్పములను త్యజించినవాడే. అనగా ఇహలోకము మరియు పరలోకమునందు లభించు భోగముల పట్ల కోరికలకు కారణరూపమైన సమస్త సంకల్పములను త్యజించుట స్వభావముగా మారిపోయినదో అటువంటి పురుషుడు యోగరుఢుడు అనగా యోగమును పొందినవాడగును. సర్వసంకల్ప సన్యాసి అని చెప్పుటలో తాత్పర్యమేమనా? మోక్షార్థి అయిన సాధకుడు సర్వవిధములైన కోరికలను మరియు సర్వవిధములైన కర్మలను త్యజించవలయును. అట్లేలైనా సమస్తమైన కోరికలకు మూలము సంకల్పమే. సంకల్ప మూలః కామో వై యజ్ఞః సంకల్ప సంభవాః చు. మనుచరిత్ర 2-3 వరకు అనగా యజ్ఞములన్నీ సంకల్పము వలననే చేయబడుచున్నవి. కామజానామితే మూలం సంకల్పత్వం హి జాయసే, అనగా నత్వాం సంకల్పయిష్యామి తే నమే న భవిష్యసి. మ.భా.శ్యామ్ 177-25. ఓ కామమా, నేను నీ యొక్క మూలకారణమును ఎదుంబుదును. నిస్సందేహముగా నీవు సంకల్పము నుండియే జన్మించుచున్నావు. నేను నిన్ను సంకల్పించను, అందుచేత నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. సమస్త కోరికలను పరిత్యజించినందువలననే సర్వవిధ కర్మల పరిత్యాగము సన్యాసము సిద్ధించును. సర్వకామ పరిత్యాగే చ సర్వకర్మ సన్యాస సిద్ధా భవతి, స యథా కామో భవతి తత్ర తుర్భవతి, యత్ర తుర్భవతి తత్కర్మ కృతే చూడుద్రౌ. ఏప్రిల్ 4, 2005. అనగా అతడు ఎటువంటి కోరికలు కలవాడగునో అటువంటి నిశ్చయము కలవాడగును. ఎటువంటి నిశ్చయము కలవాడగునో అటువంటి కర్మలే చేయుచుండును. ఇట్టి శృతుల ద్వారా జీవుడు ఏ కర్మలు చేయునో అవన్నీ కామప్రేరితములే అని ధ్రువపడుచున్నది. ఈ విధముగా శృతి స్మృతుల ద్వారా కూడా రుజువగుచున్నది. యుక్తుల ద్వారా కూడా ఈ విషయమే సిద్ధమగుచున్నది. ఏలేనా సర్వవిధ సంకల్పములను త్యజించిన పురుషుడు లేక సాధకుడు కొంచెము కదలను కూడా కదలజాలడు. ఈ విధముగా సర్వసంకల్ప సన్యాసి అని చెప్పి భగవంతుడు సమస్తమైన కామములను అనగా కోరికలను మరియు సమస్తమైన కర్మలను త్యజింపచేయుచున్నాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 147. ఈ విధముగా సర్వమును త్యజించిన పురుషుడు ఎప్పుడు యోగారుఢుడగునో అప్పుడు అతడు సర్వానర్థ సమూహమైన ఈ సంసార సముద్రము నుండి స్వయముగా తనను తానే ఉద్ధరించుకొనును. అందుచేత నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః 6.5. ఉద్ధరేదాత్మనాత్మానం, అనగా సంసార సాగరమునందు మునిగిపడియున్న తనను తానే ఆ సంసార సముద్రము నుండి ఆత్మబలము ద్వారా బయటకు అనగా ఒడ్డునకు తెచ్చుకొనవలయును, అనగా యోగారూఢావస్థను పొందవలయును. తన పతనావస్థను తాను కొని తెచ్చుకొనకూడదు, అనగా తన ఆత్మను అన్యథా తలంచరాదు, అనగా మనిషిగా జీవునిగా తలంచరాదు. ఏలైనా ఆత్మ తనకు తానే బంధువు. ఆత్మకు సంబంధించిన ఇతర వస్తువుగాని వ్యక్తులుగాని లేరు. ఆత్మను ప్రపంచము నుండి వేరు చేయగల ఇతరులెవ్వరూ లేరు. ప్రేమ మొదలగు భావములు కూడా బంధమునకు కారణములే. అగుటచేత ఈ ప్రపంచమందలి బంధువులు కూడా మోక్షమార్గమునందలి అవరోధములే. అందుచేత నీకే నీవే బంధువు. నిన్ను నీవే ఉద్ధరించుకొనవలేను, ఇతరులెవ్వరునూ నిన్ను ఉద్ధరించజాలరు, నీకు నీవే శత్రువు కూడాను. నీకు అపకారమును చేయు శత్రువులెవ్వరునూ నీకంటే వేయుగలేరు. నీపట్ల శత్రువుని నీవే పోషించెదవు, అందుచేత నీకు నీవే శత్రువు. ఈ విధముగా తననే తనకు శత్రువుగా తలంచుట అన్ని విధములా సబబే. నీకు నీవే మిత్రుడవు, నీకు నీవే శత్రువు. ఇలా చెప్పబడినందువలన ఎటువంటి లక్షణములు గలవాడు తనకు తాను మిత్రుడగును, మరియు ఎటువంటి లక్షణములు గలవాడు తనకు తాను శత్రువగును అన్నచోవు చెప్పుచున్నారు. 6.6 బంధురాత్మాత్మనస్తస్య యోనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అనగా జీవాత్మకు మిత్రుడు జీవాత్మయే. అట్లేలైనా ఎవడు తనంతట తానుగా కార్యకరణ సముదాయమైన శరీర రూపమున ఉన్న ఆత్మను తన వశమునందుంచుకొనునో, అనగా తన ఇంద్రియములను తన స్వాధీనమునందుంచుకొనునో, అతడు తనకు తానే మిత్రుడు. నేడు కార్యకరణ సంఘాత రూపమైన తన శరీర రూపమున ఉన్న ఆత్మను తన శశమునందుంచుకొనలేదో, అతడే తన పట్ల తానే శత్రువుగా వ్యవహరించును. అనగా ఏ విధముగా మనకు శత్రువు అయినవాడు మనకు అపకారము చేయునో, ఆ విధముగానే జ్ఞానహీనుడు తనకు తానే అపకారము చేసుకొనుచు శత్రువు వలె వ్యవహరించును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 148 6.7 జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుహభేషు తథామానాపమానయోః. అనగా ఎవడు మనస్సు ఇంద్రియములు మొదలగు వాటి సంఘాత రూపమైన సమూహ రూపమైన తన దేహమును తన అధీనమునందుంచుకొనియున్నాడో, మరియు ఆ విధముగా ప్రపంచ విషయములు లేక ప్రశాంత చిత్తుడైయున్నాడో, యవని అంతఃకరణము సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నముగా అనగా దుహకము లేనిదిగా అనగా ఆనందముతో కూడినదిగా యున్నదో, అటువంటి సాంసారిక వాసనలు లేని సన్యాసికి సర్వత్రా చక్కగా పరమాత్మ సాక్షాత్కారము కలుగుచుండును. అనగా అట్టి సన్యాసి సాక్షాత్తు పరమాత్మ రూపముననే యుండును, మరియు అట్టి సన్యాసి శీతోష్ణములను మరియు సుఖదుహకములయ్యందును మరియు మానావమానములయందును అనగా పూజ తిరస్కారములయ్యందును సమముగా అనగా ఎటువంటి వికారములు లేక శాంతుడైయుండును. 6.8 జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ఠా స్మకాంచనః. అనగా శాస్త్రగ్రంథములయందు చెప్పబడిన పదార్థములను గురించి తెలుసుకును తెలివి పేరే జ్ఞానము, మరియు శాస్త్రగ్రంథముల ద్వారా తెలుసుకున్నటువంటి భావములను తన యంతఃకరణము నందు ప్రత్యక్షముగా అనుభవించు అనుభవము పేరే విజ్ఞానము. ఇటువంటి జ్ఞాన విజ్ఞానముల ద్వారా యవని అంతఃకరణమునందు ఇంక నేను తెలుసుకొనదగిన విషయమేదియు లేదని మంచి నమ్మకము కుదిరియున్నదో, ఆ విధముగా జ్ఞాన విజ్ఞానముల ద్వారా తృప్తిని పొందియున్న అంతఃకరణము గల పురుషుడు మరియు కూటస్థుడు అనగా ఇంద్రియజితుడై ఎటువంటి వికారములు లేక స్థరచిత్తుడైయున్నాడో, అటువంటి పురుషుడు యుక్తుడు అనగా సమాహితుడు అనగా సమాధియందు స్థిరముగా ఉన్నవాడు అని చెప్పబడును. అటువంటి యోగి మట్టి రాయి మరియు బంగారమును సమదృష్టితో చూచు వాడగును. అనగా అతని దృష్టియందు మట్టి రాయి మరియు బంగారమునకు భేదము ఉండదు, అన్నీ సమముగానే అనగా బ్రహ్మరూపముననే తోచును. మరియు 6.9 సుహృన్మిత్రారిదాసిన మధ్యస్థ ద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అనగా సుహృత్ శబ్దము మొదలు సగము శ్లోకమంతయు ఒక్కటే పదము. సుహృత్ అనగా ప్రత్యుపకారమును కోరక ఇతరులకు అపకారము చేయువాడు. మిత్రుడు అనగా ప్రియుడు, అరి అనగా శత్రువు, ఉదాసీనుడు అనగా పక్షపాతరహితుడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 149. అనగా మిత్రుడు కాదు, శత్రువు కానివాడు. మధ్యస్థుడు అనగా పరస్పర విరుద్ధముగా నుండు ఇరువురను సమానముగా ఎంచువాడు. ద్వేష్య అనగా తనకు అప్రియమైనవాడు, మరియు బంధు అనగా తన కుటుంబమునకు చెందినవాడు. వీరందరియందునూ మరియు శాస్త్రానుసారముగా వ్యవహరించు శ్రేష్ఠ పురుషులయందును మరియు నిషిద్ధ కర్మలు అనగా శాస్త్రము ఎటువంటి కర్మలు చేయకూడదని చెప్పుచున్నదో అటువంటి కర్మలు చేయు పాపాత్ములయందును ఎవడు సమబుద్ధి కలిగియుండునో అంతేగాక వీరందరియందును ఎవడు ఎటువంటి కర్మలు చేయుచున్నాడో అని తలంచుకయుండునో అతడు శ్రేష్ఠుడు. అనగా అటువంటి యోగి యోగారూఢులైన అందరికంటే ఉత్తముడు. ఇచ్చటా విశిష్యతే అను శబ్దమునకు బదులుగా విముచ్యతే నానగా ముక్తుడగును అను పాఠాంతరము కూడా కలదు. అందుచేత అటువంటి ఉత్తమ ఫలమును పొందుట కొరకు 6.10 యోగి యుంజిత సతతమాత్మానం రహసి స్థిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశిర పరిగ్రహ ధ్యానము చేయు యోగి ఒంటరిగా అనగా ఎవ్వరూ వెంట లేకుండా కొండగుహలు మొదలగు ఏకాంత స్థానమునందు తగిన ఆసన విధానముతో కూర్చొని తన అంతఃకరణమును ధ్యానమునందు లగ్నము చేయవలేయును అనగా స్థిరముగా అనగా ఎటువంటి వికారము కలుగనీయక నిలిపి ఉంచవలేయును అనగా ఏకాంతమైన స్థలమునందు స్థిరముగా కూర్చొని మరియు ఒంటరిగా అను ఈ రెండు విశేషణముల ద్వారా సన్యాసమును స్వీకరించి యోగ సాధన చేయవలేయును అని హెచ్చరించబడినది. యవని చిత్తము అనగా అంతఃకరణము మరియు ఆత్మ చిత్తమును మరియు దేహమును జయించి యున్నవో అటువంటి యతచిత్తాత్మ నిరాశి అనగా ఈ లోకమునందలి ఎటువంటి వస్తువును ఆశించనివాడు, తృష్ణ లేనివాడు మరియు తనకంటే వేరుగా రెండవ వస్తువుతో సంబంధము లేనివాడు అయి అనగా సన్యాసి అయినప్పటికీ సర్వవిధ వస్తువులను సంగ్రహించుట మాని యోగాభ్యాసము చేయవలయును. యోగాభ్యాసము చేయవానికి యోగము చేయుటకు సాధన రూపములైన ఆసనము ఆహారము మరియు విహారము మొదలగు వాటి నియమ నిబంధనములను గురించి చెప్పవలసి యున్నది. మరియు యోగమును పొందిన పురుషుని యొక్క లక్షణములు మరియు యోగము వలన కలుగు ఫలము మొదలగు వాటిని గూర్చి చెప్పవలసియున్నది. అందులకే ఈ ప్రకరణము ఆరంభించబడుచున్నది. ముందుగా ఆసనమును గురించి చెప్పబడుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 150.